294 హ్రీంకార వేదోపనిషత్ తేసం భా హ్రీంకార వేదోపనిషత్ వేద్యంతే జ్ఞాయంతే సర్వే పదార్థ అనేనేతి వేదః జాత్యేక వచనం హ్రీంకార ఏవ వేదః జ్ఞాపకత్వావి శేషాత్ తస్య ఉపనిషత్ వేదాంత భాగః లక్ష్యార్థో వా తద్భవమోపనిషత్తర మితి శ్రుతేః కర్మోపాసనా జ్ఞానకాండభే దేవ చత్వారోపి వేదాః త్రి ప్రకారాః తమేతం వేదానువచనేన బ్రాహ్మణ విదితి ఇతి వాక్యేన జ్ఞాన సాధనతయ కర్మోపాసనయః వినియుక్త త్వాత్ లితా త్రిశతి భాష్యం 427 అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ ఇవతే తమో య ఉ విద్యాయాం రతాః ఇతి శ్రుత్య తద్భాయోః సంసారఫలకత్వేన నిందితత్వాచ్చ ఆత్మానం చే ద్విజానీయదయమస్మీతి పురుషః కీమిచ్ఛన్ కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్ ఆత్మకామ ఆప్తకామః ఇత్యాది శ్రుతిభ్యః అద్వైతజ్ఞానోత్పాదకవేదభాగస్య ఉపనిషచ్ఛబ్దవాచ్యస్య మోక్షఫలకత్వేన ఫలప్రతినాదనాత్ తదుభయప్రతిపాదక వేదభాగాపేక్షయా శ్రేష్ఠత్వం లోకే సాధనాపేక్షయా ఫలస్య శ్రేష్ఠత్వేన ఉత్తమత్వ ప్రసిద్ధే తథా చ పూర్వకాండద్వయార్థస్య జన్యతయా తత్ప్రతిపాదక వేదభాగస్య ఉపనిషచ్చేషత్వవత్ హ్రీంకారస్యాపి పరదేవతా ప్రకాశకత్వేన తచ్చేష తస్యః ప్రాధాన్యముక్తమితి ద్రష్టవ్యం వేదాం ఉపనిషచ్ఛబ్దః తజ్జన్యతారూపశక్యసంబంధేన ప్రవర్తతే ముఖ్యయా వృత్త్యా బ్రహ్మవిద్యాయా మేవ తదాహి ఉపశబ్దః సమీపశబ్దార్థకః బ్రహ్మణి అధ్యస్తాదేషు మాయాసమీపదేశక తత్ఫణార్థ ప్రతిబింబితమవిద్యోపాధిక చైతన్యం జీవశబ్దవాచ్య ముపశబ్దార్థః లక్షణయా ప్రతిపాన్యతేని శబ్దః షద్ ఇతి పదస్య విశేషణం సత్ ఇతి పదం శంకర గ్రంథరత్నావళి సదన గత్యవసాధనేషు భవతి తథా చ ఉపశబ్దవాచ్యో జీవః ఆవిద్యాం నిహత్యత్వా బ్రహ్మశబ్దేన నిషదతి వర్తత ఇతి ఉపనిషది త్యేకోర్థః జీవః బ్రహ్మస్వరూప స్వేన బ్రహ్మస్వరూపేణ ఒకటి నిగచ్చతి జానతిత్యన్యోర్థాత్ జీవః అవసిదతి పరిసమాస్నో తీతి తృతీకోర్ఖః ఏవముపనిషచ్ఛబ్దస్య బ్రహ్మవిద్యావాచకత్వేన ప్రసిద్ధస్య తద్వాచక వేదభాగే లక్షణవత్వేజపి ఉపనిషచ్ఛవ్యా భవతి తథా చ హ్రీంకార ఏవ వేదః తస్య ఉపనిషత్ ప్రధానభూతా బ్రహ్మవీద్యేత్యర్థః ఆయి ఓం హ్రీంకార వేదోపనిషదే నమః ఆం వి సర్వపదార్థములు దేనివలన తెలియబడుచున్నవో అది వేదం అనబడును వేదః అను పదము జాత్యేకవచనము వేదము వలె అజ్ఞాత జ్ఞాపకముగాన హ్రీంకారమే వేదము వేదరూపమైన ఆ హ్రీంకారము యొక్క వేదాంత భాగముగాని లక్షార్థముగాని హ్రీంకార వేదోపనిషత్ అనబడును తద్బ్రహ్మోపనిషత్పరం ఆ బ్రహ్మ ఉపనిషత్పరమని శృతి చెప్పుచున్నది 4 వేదములు కర్మ ఉపాసన జ్ఞానములను బోధించుచు 3 విధములుగా ఉండును తమేతం వేదానువచ నేన బ్రాహ్మణ బ్రహ్మను వేదానువచనము చేత వివిధిషంతి ఈ బ్రహనిష్ఠులే నవారు తెలుసుకొనదలుచుచున్నారు అనుశృతి వాక్యము కర్మోపాసనలు చేత జ్ఞా సాధనములుగా వినియుక్తములైనవి అంధం తమః ప్రవిశంతి అనుచు 428 లలితా త్రిశతి భాష్యం 429 ఈశావాస్య శృతి ఎవరు ఆ విద్యను అనగా కర్మకాండను లోక వ్యవహారము నిమిత్తము ఉపాసింతురో వారు అహం మమాభిమాన రూపమైన నేను నాది ఎనునట్టి అభిమాన రూపమైన గాఢాంధకారమును ప్రవేశింతురు ఎవరు వైదిక కర్మానుష్ఠానమును త్యజించి కేవల దేవతోపాసన చేయుచు బ్రహ్మజ్ఞానము లేనివారైందురో వారల అహమ్మమాభిమాన రూపమైన గాఢతామిశ్రమును ప్రవేశించుచున్నారు అని చెప్పుచున్నందున కర్మోపాసనలు విద్య అవిద్య రెండును శృతి చేత నిందింపబడినవి. కర్మోపాసనలు విద్య సంసారమే గలవగుట వలన శృతి చేత నిందింపబడినవి. ఆత్మానంచే ద్విజానియత్ పురుషుడు శరీరమునందున్నవాడు ఈ ఆత్మనేను అని ఆత్మను చక్కగా తెలిసి కొనినచో ఏమి కోరి ఎవరి కొరకు శరీరము ననుసరించి సంతాపము చెందును. ఆత్మకామః ఆప్తకామః ఆత్మకాముడు ఆప్తకాముడు నిరంతరము ఆత్మజ్ఞానేచ్ఛ గలవాడు ఆప్రకాముడనబడును. అనగా ఏ కోరికయు లేని పూర్ణకాముడైయుండునని భావము అని శృతులు చెప్పుచున్నవి. కావున అఖండ బ్రహ్మైకత్వ రూపమైన అద్వైత జ్ఞానము కలిగించునట్టి ఉపనిషత్సుగ్గవాచ్యమైన వేదభాగము నకు మోక్షఫలకముగా ఫలమును ప్రతిపాదించుట వలనను లోకములో సాధనము కంటే ఫలమునకు శ్రేష్ఠత్వ ప్రసిద్ధియున్నందునను మోక్షసాధన్భూతములైన కర్మోపాసనలను ప్రతిపాదించునట్టి వేదభాగము కంటే అద్వైత జ్ఞానబోధకమైన శంకర గ్రంథరత్నావళి ఉపనిషద్భాగమునకు శ్రేష్ఠత్వము చెప్పనగును. కాగా పూర్వకాండలైన కర్మ ఉపాసనాకాండలు రెండింటి యొక్క అర్థము ఫలము జన్య మగుటచేత అనగా కర్మోపాసన అనుష్ఠానము వలన పుట్టున దగుటచేత కరోపాసనలను ప్రతిపాదించునట్టి వేదభాగమునకు ఉపనిషత్ శేషమైన రీతిగా హ్రీంకారము గూడా పరదేవత ప్రకాశకముగా ఆ పరదేవతకు శేషభూత మగుటచేత ఆ పరదేవతకు ప్రాధాన్యమని తెలియవలేను. వేదాంతములయందు ఉపనిషత్ శబ్దము తజ్జన్య తారూపమైన శక్య సంబంధముతో ప్రవర్తించును. ముఖ్యమైన వృత్తితో బ్రహ్మవిద్యయందే ఆ ఉపనిషత్ శబ్దము బ్రహ్మవిద్యారూపమైన యర్థమునందు ప్రవర్తించుట యుక్తమే. ఉపనిషత్ అను శబ్దము ఉపసగ్గా సమీపదేశము అనేది యర్థమును చెప్పును. బ్రహ్మేందు అధ్యస్థమైన మాయా సమీపదేశమునందున్న తల్ ప్రతిబింబితము అవిద్య ఉపాధిగా గల చైతన్యము జీవశబ్దవాచ్యమునైనది ఉపశబ్దరము చేత లక్షణయ చెప్పబడును. నీ అను పదము షద్ అను పదమునకు విశేషణము. నీచాసో సచ్చా అని కర్మధారయ సమాసము చెప్పగా నిషత్ అగును సత్ అను ధాతువు సదన గతి అవసాధన రూపములైన యర్థములను చెప్పును. కాగా ఉపనిషత్ శబ్దమునకు 430 లలితా త్రిశతీ భాష్యం 1 ఉపశబ్దవాచ్యుడైన జీవుడు అవిద్యను త్యజించి బ్రహ్మస్వరూపుడైయుండునని ఒక యర్థము. 2 జీవుడు బ్రహ్మను స్వస్వరూపముగా తెలుసుకొనుచున్నాడని మరియొక యర్థము. 3 జీవుడు బ్రహ్మస్వరూపుడుగా అవసానము నొందుచున్నాడని 3వ యర్థము. ఈ రీతిగా బ్రహ్మ విద్యావాచ్యముగా ప్రసిద్ధమైన ఉపనిషత్ శబ్దము తద్వాచకమైన వేదభాగమునందు లక్షణావృత్తిచే గూడా ఉపనిషత్ శబ్దవాచ్య మగురు. కాగా హ్రీంకారమే వేదము. ఉపనిషద్రూపమైన యాహ్రీంకారమునకు పర ఉపనిషత్ ప్రధానభూతమైన బ్రహ్మ విద్య పరమేశ్వరి అని అర్థము. కావున సచ్చిదానంద స్వరూపిణీయగు మహామహేశ్వరి హ్రీంకార వేదోపనిషత్ అని భక్తుల చే స్తుతింపబడుచున్నది.